విద్యుత్ పుస్తకం 3వ భాగం. కానీ చిన్న చిన్న శబ్దాలు మరియు కాంతిపుంజాలు గ్యురిక్ని చాలా చిరాకు పుట్టించాయి. ఈ ప్రయోగంలో గ్యురిక్ ఇంకా ముందుకు పోవాలంటే యాంబర్లో ఇంకా ఎక్కువ విద్యుత్ని బంధించాలి. దీనికి ఎక్కువ విద్యుత్ని బంధించగల పెద్ద యాంబర్ కావాలి. కానీ పెద్ద యాంబర్ ఆ రోజులలో చాలా ఖరీదుగా ఉండేది. కావున 1672లో గ్యురిక్ సల్ఫర్ అనే పసుపు రంగు పదార్థాన్ని ఉపయోగించాడు. ఇది రుద్దిన తరువాత తేలిక వస్తువులను ఆకర్షించేది, కాబట్టి ఇది ఒక ఎలక్ట్రిక్. అంతేకాక ఇది యాంబర్ కన్నా తక్కువ ఖరీదే. పెద్ద మొత్తంలో సల్ఫర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి దీనికి గుండ్రంగా ఉన్న గాజు కుప్పెలో ఉంచి వేడి చేశాడు. గాజు కుప్పెలో ఉన్న సల్ఫర్ కరిగింది. ఈ విధంగా కొంచెం కొంచెం సల్ఫర్ని కలుపుతూ కరిగించి గాజు కుప్పె నిండినట్లు చేశాడు. తరువాత ఒక చెక్కపిడి యొక్క ఒక కొనను గాజు కుప్పెలో ద్రవస్థితిలో ఉన్న సల్ఫర్లోనికి పోనిచ్చి చల్లపరిచాడు. తరువాత కుప్పెలోని సల్ఫర్ పసుపు రంగులో ఉన్న ఘనపదార్థంగా మారింది. గ్యురిక్ చాలా జాగ్రత్తగా గాజు కుప్పెని పగులగొట్టి గాజు ముక్కలను తొలగించాడు. ఇప్పుడు తన తలకన్నా పెద్ద పరిమాణంలో ఉన్న సల్ఫర్ బంతి బయటికి వచ్చింది. దీనికి ఒక చెక్క పిడి కూడా అమర్చి ఉంది. దీనిని ఒక చెక్కతో చేసిన పరికరంతో పట్టి ఉంచి ఒక చేతితో సల్ఫర్ బంతిని దానికి అమర్చిన చెక్కపిడి సహాయంతో తిప్పుతూ రెండో చేతిని తిరుగుతూ ఉన్న సల్ఫర్ బంతి మీద వేసినప్పుడు రుద్దటం లేదా ఘర్షణ అనే ప్రక్రియ జరగడం వలన విద్యుత్ జనించి సల్ఫర్ బంతి విద్యుత్తుతో నిండుతుంది. దీనిని గ్యురిక్ సల్ఫర్ బంతి ప్రయోగం అంటారు. ఈ ప్రయోగం వరకు ఎవరూ కూడా ఎక్కువ విద్యుత్ని ఒక్కచోట సేకరించలేదు. సల్ఫర్ బంతి ఒక్కసారి విద్యుత్తుతో నిండిన తరువాత బిగ్గరగా శబ్దాలను వెలువరించింది. విద్యుత్ బయటకు విడుదల అయినప్పుడు ప్రకాశవంతమైన కాంతిపుంజం వెలువడింది. ఈ కాంతిని పగలు కూడా మనం చూడగలం. విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి ఘర్షణ యంత్రాన్ని కనుగొన్న మొదటి వ్యక్తి గ్యురిక్. ఇక తర్వాత అంశం వాహకాలు మరియు బంధకాలు. గ్యురిక్ యొక్క ప్రయోగాలను చదివి విద్యుత్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపించారు. స్టీఫెన్ గ్రే అనే ఇంగ్లీష్ వ్యక్తి కొన్ని ప్రయోగాలను తనకు తానుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ గాజును పొందవచ్చును, కాబట్టి ఇతడు గాజును ఎలక్ట్రిక్గా ఉపయోగించాడు. గాజుని ఒక మంచి ఎలక్ట్రిక్గా, అంటే రుద్దిన తర్వాత ఆకర్షణ ప్రదర్శించేదిగా ఉపయోగించవచ్చుతున్న విషయం గనక గ్యురిక్కి తెలిసి ఉంటే సల్ఫర్ బంతి చుట్టూ ఉన్న గాజు కుప్పెను పగలగొట్టేవాడు కాదేమో. ఇతడు ఒక్క గాజును మాత్రమే ఉపయోగించి సల్ఫర్ని ఉపయోగించేవాడు కాదేమో. గ్రే 1 మీటర్ పొడవు ఉన్న గాజు గొట్టాన్ని తీసుకుని రుద్దాడు. అది తేలికైన వస్తువులను ఆకర్షించింది. దీనిని బట్టి విద్యుత్ గాజు గొట్టంలోకి ప్రవేశించింది అని అర్థమవుతున్నది. గాజు గొట్టాన్ని ఇరువైపులా తెరచి ఉంచడం వలన ఏవైనా మలిన పదార్థాలు గొట్టంలోనికి ప్రవేశించి తద్వారా తన ప్రయోగం చెడిపోయే ప్రమాదం ఉందేమోనని గ్రే ఆలోచించి గాజు గొట్టాన్ని 2 వైపులా బెండు బిరుడాలతో మూసివేశాడు. అప్పుడే బెండు బిరుడాలు కూడా తేలికైన వస్తువులను ఆకర్షించాయి అన్న కొత్త విషయం వెలుగులోనికి వచ్చింది. గ్రే గాజు గొట్టాన్నే రుద్దాడు, బిరుడాలను రుద్దలేదు. అయినప్పటికీ బిరుడాలు ఈ ధర్మాన్ని ప్రదర్శించాయి. గాజు గొట్టంలోకి రుద్దబడిన విద్యుత్ బెండు బిరుడాలలోనికి కూడా ప్రయాణించింది అని గ్రే నిర్ణయించాడు.